గాలికి నా దొరటానికి జగలో వీణమోగింది గాలికి మా దొరటానికి చెదలు వీణం రోగింది పడుతుంటే నిన్నొడిసి ఒడిసి పడుతుంటే నీ కళ్ళలు గెలలు వేస్తుంటే మాధురతానికి చెదలో దీనం రోగింది చెదలో తీణం రోగింది